Na komm. Na war hast du. వానప్రస్థ ఆశ్రమ నిషిద్ధ కలియుగ తథైవ సన్యాసస్య విషయ అపి మయా శృతం కలవ నిషిద్ధం ఇది తత్ర అపవాదః సత్యం అగ్నిహోత్రం గవాలంబం సన్యాసం బలపైదృగం దేవరాజ్య సుతోత్పత్తి కలవ పంచ వివర్జయేత్ అగ్నిహోత్రమపి శుచౌ శృతం తర్హి అగ్నిహోత్రం కలౌ నిషిద్ధం వా ఆశ్చర్యం కేషాంచన అభిప్రాయ తత్ర పునః సమాధానమపి యావద్ వర్ణ విభాగా స్యుః యావద్ వేదా ప్రవర్తతే సన్యాసం చాగ్నిహోత్రం చ తావత్ కుర్యాత్ కలౌ యుగే కలౌ నాస్త్యవ నాస్త్యవ నాస్త్యవ గతిరన్యథా నామ సంకీర్తనం ఏవ కలుయుగ ధర్మ విపద్ విస్మరణం విష్ణు సంపన్ నారాయణ స్మృతి నారాయణ స్మరణ కురు అస్తు अविर्यज्ञाः इदानीम् अल्परीत्या भवता उक्ताः सोमयज्ञाः के भवन्ति अग्निष्टोमारभ्य अग्निष्टोमः अत्यग्निष्टोमः उद्ध्यः षोडशी वायुतेयः अतिरात्रः अप्तोर्यामः इति प्रधानाः तत्र क्रमः कश्चन वर्तते वा अथवा एषः एव क्रमः तर्हि वाजपेयं कर्तुम् एतावन्ति कर्माणि कर्माणि करणीयानि ततः परं वाजपेयस्य अधिकारः तत्र अग्निष्टोमपर्यन्तम् अग्निष्टोमानन्तरं क्रमम् अतिक्रम्यापि अनुष्ठानं भवितुमर्हति ओहोहो अस्तु प्रथमवारमेव साक्षात् वाजपेयः न भवति प्रथमम् अग्निष्टोमः भवेत् అగ్నిష్టోమః అత్యంతం కిం తత్ర ద్వారభూత అగ్నిష్టోమ ద్వారా ఏ యాగే ప్రవేశ తత్పరం క్రమ విషయ తావతి దృఢత నాస్తి శ్రద్ధయా సాక్షాత్ అతిరాత్రో వా అప్తోర్యామో వా తత్రాపి అనేకే ధర్మాస్ సంది పునః చయనధర్మాః సంది చయనధర్మేషు అపి పునః స్తరాస్ సంది జానుదగ్నం చిన్వీత నాభిదగ్నం చిన్వీత ఆస్యదగ్నం చిన్వీత ఓహో అస్తు జ్యోతిష్ఠోమస్య కృతే కతి దినాని అపేక్షితాని భవంతి యావంతి దినాని భవాన్ భవతః సమయః ఆసీత్ తావంతి దినాని साधारणतः कति दिना कति दिनानि स्वीकुर्वन्ति यजमानः भवदिच्छया न साधारणतः स्वजीवनं समग्रं समर्पयतु समग्रजीवनं सोमय आग्निष्टोमः नास्ति वा तस्यैवं विदुषो यज्ञस्य आत्मा यजमान श्रद्धा पत्नी शरीरं विद्मं रोगे दुर्गमान गुरेर्वेदस्य गार्ध इन्द्रिय दक्षामहाद्य नन्यः पशुस्तपोऽग्निः नमस्यमयित दक्षिणावाग्भत प्राणोद्गात समग्रजीवनं यज्ञं करोतु ఏకాదీక్షా తిస్రో దీక్షా దశ దీక్షా ద్వాదశ దీక్షా అనేకే కల్పాస్ సంతి ఏకదినే అపి సోమయాగ భవతి సంవత్సరే అపి భవతి యావజ్జీవమపి భవతి ప్రాయః సర్వే కురువంతి తత్ షడ్ దినాత్మకం సప్త దినాత్మకం ద్వాదశ దినాత్మకం వా ద్వాదశ దినాత్మకం ఉత్తమం భవతి సావకాశం సర్వం అది సమగ్రం సకలం సాంగం వివిచ్య अनायासेन कर्तव्यं तर्हि द्वादशीदिनानि अस्तु तर्हि तिस्रो दीक्षाः उपसदः प्रवर्ग्याः अविष्टोमीययागः एवं सर्वं क्रमशः सावकाशं भवति पञ्चविंशब्राह्मणे चतुर्मास्य इष्टयः एकाः रूपेण सोमयागः छन्दोगाः कुर्वन्ति वृष्टिरूपेण कुर्वन्ति छन्दोगाः इदानीमपि अस्माभिः पठितं पठितं खलु सद्यस्कराः सद्यस्कराः सद्यस्कराः इत्यस्य तात्पर्यं तदेव प्रातरेव दीक्षा प्रातरेव दीक्षा उसीदिने प्रवर्ग्यः प्रवर्ग्यः अग्निष्टोमीययागः अग्निषोमीययागः उत्तरवेदिः तत्र पूर्वविधिः उत्तरवेदिः अपि सूचिता खलु सस्यवती भूमिः प्राक् वेदिः खलवती भूमिः उत्तरवेदिः तत्र खलेवालि एव यूपः अन्ययूपः अनावश्यकः अनड्वान् नाम विस्मृतवान् गोविशेषः वा वृषभः अरे अनड्वान् बैल् बैल् तुम्हारे हमारे देश ने जो से जो गाड़ी ओढ़ता है उसको अनहा वहति इति अनडु अनडु अस्तु अस्तु अवगतम् अनड्वान् इन्द्रः एक सूक्तः अथर्ववेदे उसका विनियोग है अनड्वान् इन्द्र को अनड्वान् रूप में आरोपित करके अनड्वान् को पूजा करते हैं भैंस का पूजा हाँ बैल का पूजा इंद्र रूपी बैल का पूजा कृषि में